మధురమైన యేసు నామము మదిలోన నేను పాడెదా. మధురమైన క్రీస్తు నామము మహిలోన నేను చాటెదా. మధురమైన క్రీస్తు నామము మహిలోన నేను చాటెదా. తెంచలేని స్నేహము తెంచరాని బంధము పారిపోవు దీపమును వెలుగించు దైవము. తెంచలేని స్నేహము తెంచరాని బంధము పారిపోవు దీపమును వెలిగించు దైవము. ఎంత ఘోర వ్యాధినైనా మాన్పివేయు వైద్యుడు, ఎంత కఠిన మనసునైనా కరిగించు స్నేహితుడు. మధురమైన యేసు నామము మదిలోన నేను పాడెదా. మధురమైన యేసు నామము మదిలోన నేను పాడెదా. కష్టమైన నష్టమైన దిగులు చెందకు, చోదనైన వేదనైన కలత నొందకు. కష్టమైన నష్టమైన దిగులు చెందకు, చోదనైన వేదనైన కలత నొందకు. యేసు సిలువలో కలదు గొప్ప నెమ్మది, యేసు మధుర నామమే క్షమాకారకం. మధురమైన యేసు నామము మదిలోన నేను పాడెదా. మధురమైన యేసు నామము మదిలోన నేను పాడెదా. మధురమైన క్రీస్తు నామము మహిలోన నేను చాటెదా.